28. సోమరితనం. చిన్నప్పటినుంచి సదాచారాదులైన ఉపాయాలను పాటించకపోవటానికి మానవులలో ప్రధాన కారణం సోమరితనమే. రామ, ఆధ్యాత్మిక విషయంలోనే కాదు లౌకిక విషయాలలో కూడా మానవులకు సోమరితనమే. బద్ధశత్రువు, ఆలస్యం యది న భవేజత్యనర్థ. కో న స్యాద్బహు ధనికో బహుశ్రుతో వా ఆలస్యాది అమవనిస్ససాగరాంత. సంపూర్ణ నర్పశుభిశ్చ నిర్ధనయశ్చ ముడొట్ వ్యవ్ ప్రడొట్ స. 5:30. ఓ రామ, సోమరితనమనేదే పోతే ఈ భూమి మీద ఉన్న ప్రజలలో ఎవడు ధనవంతుడు కాడు, ఎవడు విద్యావంతుడు కాడు. ఈ భూమి నిండా దరిద్రులు, విద్యాహీనులు కనిపిస్తున్నారు. ఎందుకంటే కేవలం సోమరితనం వల్ల వీళ్లంతా నర్పశువులుగా తయారయ్యారు అన్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు చాలా శాంత స్వభావుడని ప్రతీతి. అంతటివాడికి కూడా కడుపు మండిపోయి సోమరిపోతులను గట్టిగా తిడుతున్నాడు. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చిందా లేదా అన్నది మొదటి ప్రశ్న కాదు, నీకు చురుకుదనం ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. చురుకుదనం ఉంటే నువ్వెందుకు డబ్బు సంపాదించలేవు? సోమరితనంలో మట్టిముద్దల్లాగా పడి ఉన్న అధములకు వైరాగ్యం కూడా రాదు. వైరాగ్యమనేది ఎప్పుడైనా వస్తే సమర్థులైన వారికే వస్తుంది, కాని అసమర్థుడైన వాడికి రాదు. అసమర్థులు తమ సోమరితనాన్నే వైరాగ్యంగా భావించుకొని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు. సమర్థుడైన వాడికి వైరాగ్యం లేకపోయినా పెద్ద నష్టం లేదు, ఎందుకంటే వాడు సత్సాంగత్యం అనేది వదిలిపెట్టకుండా పాటిస్తుంటే ఏదో ఒక రోజున వాడి మనస్సు తత్వం మీదికి మళ్ళుతుంది. అలా మళ్ళితే పూర్వం వాడు ఎంత పట్టుదలగా డబ్బు సంపాదించాడో అంత పట్టుదలగా ఇప్పుడు జ్ఞానం సంపాదిస్తాడు. కనుక ఓ రామ, సాధకుడు సోమరితనాన్ని దగ్గరకు రానివ్వకూడదు. పైన చెప్పిన సదాచారాదులలో సత్సాంగత్యం అంటే మంచివారితో స్నేహమనేది ఇంకా ముఖ్యం. బాల్యం గడచి యౌవనంలో అడుగుపెడుతున్న దగ్గరనుంచి మానవుడు ఈ సత్సాంగత్యాన్ని పాటించాలి. సత్సాంగత్యం ఉంటే ప్రతి విషయంలోనూ ఉండే సద్గుణాలేమిటో దుర్గుణాలేమిటో మనిషికి అర్థమవుతుంది. వశిష్ఠమహర్షి బోధ ఇక్కడి దాకా వచ్చేసరికి సూర్యాస్తమయం దగ్గరకు వచ్చేసింది. ఆ రోజుల్లో వేదాంత చర్చలు ఈ రోజుల్లో లాగా నియమాలు లేకుండా ఉండేవి కావు. సంధ్యా సమయం వచ్చేసరికి సంధ్యోపాసన అనేది అందరికీ ముఖ్యం కనుక మహర్షులు ఆనాటికి సభ చాలించేశారు. మరునాడు అనుష్ఠానాలు పెందలాడే పూర్తి చేసుకొని అందరూ సభకు చేరారు. వశిష్ఠమహర్షి తన ఉపదేశం కొనసాగించాడు.